జ్ఞానోదయం 42వది. నువ్వు ఒక భౌతిక ప్రాణియే కాదు, శ్వాస తీసుకునే ప్రాణియే కాదు, జ్ఞానేంద్రియాలు ఉన్న ప్రాణియే కాదు, ఆలోచించే ప్రాణి మాత్రమే కాదని నువ్వు స్వీయ విశేషం ద్వారా తెలుసుకుంటావు. నీకు దేహం, శ్వాస, ఇంద్రియాలు, మనసు ఉన్నాయి, కానీ నువ్వు వాటికన్నా అధికుడివి. ప్రజలు గోపురాలు, చర్చిలు, దేవాలయాలు కడుతూనే ఉంటారు. నువ్వు అది చేయనక్కర్లేదు. నువ్వు ఒక సజీవ దేవాలయమని తెలుసుకోను. ఏ రోజైతే నువ్వు దేవుడు నీలోనే ఉన్నాడన్న జ్ఞానాన్ని సంపాదిస్తావో ఆ రోజు నువ్వు సమాధానం చేరుతావు. అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. ధ్యాన సాధనలో మీరు అభివృద్ధి చెందుతున్న కొద్ది మనసుకు ఏకాగ్రత, శాంతి వస్తుంది. అటువంటి నిశ్చలమైన మనసు బుద్ధికి అనుగుణంగా నడవడం మొదలు పెడుతుంది. మనసు, బుద్ధి కార్యకలాపాలు ఎటువంటి వైరుధ్యం ఉండదు. బుద్ధిని సామాన్యంగా కృషి చేసే అనుమానాలు, సంఘర్షణలు లాంటి మానసిక కాలుష్యాలు మనసు నుండి తొలగింపబడతాయి. మనసు యొక్క పనులతో బుద్ధి ఏమాత్రం కలత చెందదు. నువ్వు అద్భుతమైన అంతఃశాంతిని అనుభవిస్తావు. వేదాలలో బుద్ధిని ఆత్మకు అతి దగ్గరలో ఉన్న ఒక అర్థంగా వర్ణించారు. బుద్ధి అనే అర్థం పరిశుభ్రంగా ఉన్నంతకాలం అది ఆత్మ యొక్క స్పష్టమైన, అతి తక్కువ వికృతమైన స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. అల్పమైన మనస్సు యొక్క ఆలోచనలతో, భావనలతో బుద్ధి కప్పబడి ఉంటే అది ఆత్మ యొక్క ఒక వికృత రూపాన్ని అందిస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం మనసు నుండి అన్ని కాలుష్యాలను వ్యక్తి తొలగించి అన్ని సమస్యలు, సంఘర్షణల అధీనంలో నుండి మనసును తప్పిస్తే బుద్ధి ఒక స్ఫటికమంతా పరిశుద్ధంగా ఉంటుంది. అల్పమైన మనస్సు యొక్క ప్రభావం నుండి స్వేచ్ఛను పొందిన బుద్ధి సమతూక స్థితిలో తను ఉన్నట్టు కనుగొంటుంది. అటువంటి బుద్ధి మాత్రమే సాధకునికి ఆత్మవిశ్వాసం, తనకు తానుగా జీవించగలిగే సమర్థతను ఇస్తుంది. అటువంటి బుద్ధితో ధ్యానం చేస్తున్న వ్యక్తి జీవిత గమ్యం ఎంతో దూరం లేదని తెలుసుకుంటాడు. అల్ప మనసు వల్ల కలత చెందని బుద్ధి మీద నుండి ఆత్మప్రకాశం పొందుతుంది. ప్రకాశితమైన బుద్ధి యొక్క కాంతిలో మనసు, ఇంద్రియాలు ప్రపంచానికి సంబంధించిన చీకటి నిలవలేదు. ఆలోచన ప్రభావం లేనప్పుడు అల్పమైన మనసు బుద్ధిలో లీనమైపోతుంది. బుద్ధి దేవకాంతితో ముడిపోయినప్పుడు ఆ స్థితిని సమాధానదురు. అది భయరహిత అమరత్వ స్థితి. ఎంతకాలం వ్యక్తి ప్రాపంచిక వస్తువులు, దేహం, ప్రాణశక్తి, ప్రాణవాయువులు, అల్ప మనస్సు పనులతో మనసులతో ముడిపెట్టుకుంటాడో అంతకాలం వాడు వృద్ధాప్యం, మరణం, పునర్జన్మ ఉత్సులో ఉండిపోతాడు. ఆత్మకాంతిలో బుద్ధి సంపూర్ణంగా ప్రకాశితమైనప్పుడు వ్యక్తి భయరహితుడు అవుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయంతో మనసు, బుద్ధి, ఆత్మ సామ్రాజ్యంలో తమ ఉనికిని సంపాదిస్తాయి. దానితో సుఖ దుఃఖాలు లాంటి ద్వంద్వాల నుండి స్వేచ్ఛను పొందుతాయి. ఇది ముక్తి యొక్క సర్వోన్నత స్థితి. ఎప్పుడైతే వ్యక్తి తన చైతన్యాన్ని విస్తరించడం నేర్చుకుంటాడో లేక విశ్వచైతన్యంతో ఏకమైపోతాడో అప్పుడు అతడు కర్మబంధంలో ఇక ఏమాత్రమూ ఉండడు. ఆయన సంపూర్ణ స్వేచ్ఛాజీవి. సంసారంలో నీ బాధ్యతను ప్రేమతో నిర్వర్తించు. అదొక్కటే జ్ఞానోదయ పదంలో నీ పురోగతికి చాలా వరకు తోడ్పడుతుంది. ఆత్మానుభవం పొందిన వ్యక్తి ఏ ప్రత్యేక కుటుంబానికి కానీ సంఘానికి కానీ దేశానికి కానీ చెందినవాడు కాదు. దానికి బదులుగా మానవాడికి చెందినవాడు. ఆయన తన ఆత్మని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా అందరి శ్రేయస్సును ఆశిస్తాడు.